భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 11వ భాగం. సాంప్రదాయిక భౌతిక శాస్త్రంలో ఈ చిక్కుల వల్ల మూల సిద్ధాంతాల సమూల పునః పరిశీలన జరిగింది. అలా పుట్టినవే సాపేక్ష క్వాంటం సిద్ధాంతాలు. వాటిలో సాపేక్షత సిద్ధాంతం విప్లవాన్ని తీసుకువచ్చింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని 1879లో ఓ కుర్రాడు పుట్టాడు. ఆల్బర్ట్ బాల్యదశ చూస్తే ఎంతటి మూర్ఖుడికైనా తన మీద తనకి నమ్మకం పెరుగుతుంది. డిగ్రీ తీసుకోకుండానే ఆల్బర్ట్ స్కూలు వదిలేయాల్సి వచ్చింది. అలాగే ITH జ్యూరిక్ ప్రవేశ పరీక్షలో కూడా ఘోర పరాజయం పొందాడు. 6వలో సి అనటోనల్ స్కూల్లో చేరి 1896లో ఉత్తీర్ణుడయ్యాడు. ఐదేళ్లు జ్యూరిక్లో ఉన్న తరువాత బెర్నలో ఉద్యోగం వచ్చింది. అదే మిత్రుడు మార్ఫెట్ గ్రాస్మన్ సిఫారసుతో. మిత్రుడు మైక్ టెస్సోతో ఆల్బర్ట్ శాస్త్ర చర్చలు చేస్తుండేవాడు. న్యూటన్ ప్రకారం కాంతి వేగం జనకం యొక్క గమనాన్ని బట్టి మారుతుంది, కానీ ప్రయోగాల్లో ఇది కనిపించడం లేదు. అంటే న్యూటన్ సిద్ధాంతం తప్పన్నమాట. కాంతి వేగానికి కాంతి జనకం యొక్క వేగంతో సంబంధం లేదు. చలనరాహిత్యానికి సమవేగానికి మధ్య శాస్త్ర నియమాలు తేడా చూపకూడదని ఐన్స్టీన్ నమ్మాడు. సాపేక్షత అనబడే ఈ అనుమానాన్ని మూలసూత్రం స్థాయికి ఉద్ధరిద్దాం. ఇప్పుడు కాలగతి కూడా సాపేక్షమే అవుతుంది. వేగాన్ని కొలవడానికి కాంతిపుంజాన్ని వాడితే వివిధ ప్రేక్షకుల దృష్టిలో కాంతి వివిధ దూరాలు ప్రయాణం చేస్తుంది. దూరాలు వేరు, కాంతి వేగం సి ఒక్కటే. ఒక్కో గడియారానికి ఒక్కో కాలగతి. లెక్కల్లో తేలింది ఏంటంటే T=T₁/√1-v²/c². టీ అంటే రోడ్డు మీద మనిషిని బట్టి కాల వ్యవధి. T₁ అంటే లారీలో మనిషిని బట్టి కాల వ్యవధి. V అంటే లారీ వేగం. ఈ నిరపేక్ష కాలం దేనితోనూ ప్రమేయం లేకుండా సమంగా ప్రవహిస్తుంది అని న్యూటన్ చెప్పాడు. ఆల్బర్ట్ మరికొన్ని సరళమైన విషయాలు బోధించాడు. ఏకకాలీనత కూడా సాపేక్షమే. 2వది, వేగాల కూడిక ఇప్పుడు వేరుగా జరుగుతుంది. E=mc². ఇది ఈ శతాబ్దంలో విశ్వవిఖ్యాతి పొందిన ఓ మహాసూత్రం. కానీ ఆల్బర్ట్కి ఇంకా తృప్తి కలగలేదు. సిద్ధాంతం ఇంకా పూర్తి కాలేదు. సమవేగమే ఎందుకు? ఉష్ణ సిద్ధాంతంతో తృప్తి చెందని ఐన్స్టీన్ సిద్ధాంత పరిధుల్ని విస్తరిస్తూ పోయాడు. తన ప్రయాసల ఫలితంగా భౌతిక శాస్త్ర చరిత్రలోకెల్లా అతి సుందరమైన సిద్ధాంతరత్నం రూపొందింది. త్వరణం చెందే నిరూపకాల ప్రత్యేకత ఏమిటి? బయటకు చూడకుండా రైలు త్వరణం చెందుతోందో లేదో కనుక్కోవటం ఎలా? కాబట్టి సాపేక్ష సిద్ధాంత పరిధిని పెంచవలసి ఉంది. ఐన్స్టీన్ మరో విషయం కూడా గమనించాడు. గురుత్వ ప్రభావంతో కదిలే వస్తువుల గతిరేఖలన్నీ ఒకేలా ఉంటాయి. త్వరణం చెందే నిరూపకంలో కూడా ఇదే వర్తిస్తుంది. అంటే గురుత్వక్షేత్రానికి త్వరణం చెందే నిరూపకానికి తేడా లేదన్నమాట. ఈ ప్రగాఢమైన సమతుల్యత సిద్ధాంతాన్ని వినియోగించి ఐన్స్టీన్ ఓ కొత్త గురుత్వ సిద్ధాంతాన్ని రూపొందించాడు.